కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ దేవాస్వర్గకామా స్వర్గకామా ఏతం స్వర్గకామా స్వర్గకామా ఏతకం షడ్రాత్రం షడ్రాత్రమపశ్యన్ షడ్రాత్రమితి షడ్రాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరంతేన తేనాయజంత అయజంత తతో వై వైతే తే సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనియే ఏం విద్వాగంస విద్వాగంస షడ్రాత్రం షడ్రాత్రమాసతే షడ్రాత్రమితి షడ్రాత్రం ఆసతే సువర్గం స్వర్గమేవ స్వర్గమితి సువహాగం దేవలోకం లోకంజంతి ఇంద్రేవసత్రం దేవసత్రం వై దేవసత్రమితి దేవాసత్రం వై షడ్రాత్ర షడ్రాత్ర ప్రత్యక్షం షడ్రాత్రి షడ్రాత్ర ప్రత్యక్షకం హి ప్రత్యక్షమితి ప్రతిలక్షం హ్యేతాని ఏతాని పృష్టాని పృష్టాని ఏం విద్వాగుంస విద్వాగుంస షడ్రాత్రం షడ్రాత్రమాసతే షడ్రాత్రమితి షడ్రాత్రం ఆసతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి షడ్రాత్ర అభ్యారోహంతి ఆరోహంతి షడ్రాత్రో భవతి షడ్రాత్ర షడ్రాత్ర భవతి షట్ షడ్వై వారతవ రతవ షట్ షట్పృష్టాని పృష్టాని పృష్టై పృష్టైరేవ ఏవర్తూన్ ఋతూనన్వారోహంతి అన్వారోహంతి అన్వారోహంతి ఇతను ఆరోహంతి ఋతుభిస్ సంవత్సరం ఋతుభిర్తృతుభి సంవత్సరం తే సంవత్సరమితి సంవత్సరం ఏ సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది బృహద్రతంతరాభ్యాం బృహద్రతంతరాభ్యాయంతి బృహద్రతంతరాభ్యామితి బృహదేవతంతరాభ్యాం ఇంతీయం ఇయం వావ వావరథంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంతి ఇంత్యసో అథో అనయో అథో ఇత్యసో అనయోరేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంతేతే వై యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయనీ అంజసాయనీ శృతి అంజసాయనీ ఇత్యంజసాయనీ శృతీతాభ్యాం శృతీతి శృతి తాభ్యామేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకంజంతి ఇంతి త్రివృత్ త్రివృదగ్నిష్టోమ త్రివృతి త్రివృత్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమైత్యగ్నిస్తోమ భవతి తేజ తేజ ఏవ అవరుంధతే రుంధతే పంచదశ పంచదశో భవతి పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవ అవరుంధతే రుంధతే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయంతే జాయంతరేక విపుంశ ఏక విపుంశో భవతి ఏక విపుంశ ఇత్యేక విపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే త్రిణవ త్రిణవో భవతి త్రిణవ ఇది త్రీణవ భవతి విజిత్యై విజిత్యై త్రయస్త్రివంశ విజిత్యా ఇదిజిత్యై త్రయస్త్రివంశో భవతి త్రయస్త్రివంశ ఇది త్రయ త్రివంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానిన ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానిన ఏతేన సదోహవిర్ధానిన ఇది సదోహవిర్ధానిన ఏతేన షడ్రాత్రేణ షడ్రాత్రేణ యజేరన్ షడ్రాత్రేణేది షడ్రాత్రేణ యజేరన్నాశ్వత్థీ ఆశ్వత్థే హవిర్ధానం ఆశ్వత్థీ ఇత్యాశ్వత్థీ హవిర్ధానం చ హవిర్ధానమితి హవిధానం చాగ్నీయుద్ధం ఆగ్నేయుద్ధం చ ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం చవతస్తద్ది సువర్గ్యం సువర్గ్యం చక్రీవతీ సువర్గమితి సువహాగ్యం చక్రీవతీ భవత చక్రీవతీ చక్రీవతీ భవత సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేది సువహారస్ లోకస్ సమష్ట్యై సమష్ట్యా ఉలూఖలబుధ్న సమష్ట్యా సమష్ట్యై ఉలూఖలబుధ్నోప ఉలూఖలబుధ్నైలూఖలబుధ్న యూపో భవతి అవతి ప్రతిష్టిత్యై ప్రతిష్టిత్యై ప్రాంచ ప్రతిష్టిత్యాది ప్రతిష్టిత్యై ప్రాంచో యాంతి యాంతి ప్రాన్ ప్రాణివ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక సరస్వత్యా సరస్వత్యా యాంతి యాంతేష వై వై దేవయాన దేవయాన పంథా దేవయానకి దేవాయాన పంథాస్తం తమేవ ఏవాన్వారోహంతి అన్వారోహంత్యాక్రోశంత అన్వారోహంతీత్యను ఆరోహంతి ఆక్రోశంతో యాంతి ఆక్రోశంత ఇక్రోశంత యాంత్యవర్త్యం అవర్త్యమేవ ఏవాన్యస్మిన్ అన్యస్మిన్ ప్రతిషజ్య ప్రతిషజ్య ప్రతిష్టా ప్రతిషజ్యేది ప్రతిషజ్య ప్రతిష్టా గచ్చంది ప్రతిష్టామిది ప్రతిష్టా గచ్చంది యదా యదాదశ దశశతం శతం కుర్వంతి కుర్వంత్యథ అథైకం ఏకముత్థానం ఉత్థానకం శతాయు ఉత్థానమిత్యుత్స్థానం శతాయు పురుష శతాయురితి శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేవ దేవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి యదా యదా శతం శతకం సహస్రం సహస్రం కుర్వంతి కుర్వంత్యథ అథైకం ఏకముత్థానం ఉత్థానకం సహస్ర సంయుత ఉత్థానమిత్యుత్స్థానం సహస్ర సంయుతో వై సహస్ర సంయుత ఇది సహస్రా సంయుత వా అసౌ అసౌ లోక లోకోమం అముమేవ దేవలోకం లోకమభి అభిజయంతి జయంతి యదా జరీషాణం యేషాం రమీయేత రమీయేత యదా రమీయేతేతి ప్రమీయేత యదా వాజీయేరన్ జీయేరన్నథ తథైకం ఏకముత్థానం ఉత్థానం తద్ ఉత్థానమిత్యుత్స్థానం తద్ధి తీర్థం తీర్థమితి తీర్థం కుసుర్వింద ఔద్దాలకి ఔద్దాలకిరకామయత ఔద్దాలకిరిత్యవోదారకి అకామయత పశుమాన్ పశుమాన్ శ్యామం పశుమానితి పశుమాన్ శ్యామితి ఇది సహ స ఏతం ఏతకం సప్తరాత్రం సప్తరాత్రమా సప్తరాత్రమిది సప్తరాత్రం ఆహరత్ అహరత్తేన తేనాయజత రజతేన తేన వై వై సహ సయావంత యావంతో గ్రామ్యా గ్రామ్యా పశవ పశవస్తాన్ తానవ అవారుంధ అరుంధయ ఏవం విద్వాన్ విద్వాన్ సప్తరాత్రేణ సప్తరాత్రేణ యజతే సప్తరాత్రేణ ఇది సప్తరాత్రేణ యజతే యావంత యావంత గ్రామ్యా గ్రామ్యా పశవ పశవస్తాన్ తానేవ ఏవావ అవరుంధే రుంధే సప్తరాత్ర సప్తరాత్రో భవతి సప్తరాత్ర ఇది సప్తరాత్ర భవతి సప్త సప్త గ్రామ్యా గ్రామ్యా పశవ పశవ సప్త సప్తారణ్యా ఆరణ్యా సప్త సప్త ఛందాగుంసి ఛందాగస్ భయస్ ఉభయస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై త్రివృత్ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై త్రివృదగ్నిష్టోమ త్రివృతి త్రివృత్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమైత్యగ్ని స్తోమ భవతి తేజ తేజ ఏవ అవరుంధే రుంధే పంచదశ పంచదశో భవతి పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధే రుంధే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయతే జాయత ఏకవిపుంశ ఏకవిపుంశో భవతి ఏకవిపుంశ ఇత్యేకవిపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే త్రిణవ త్రిణవో భవతి త్రిణవ ఇది త్రిణవ భవతి విజిత్యై విజిత్యై పంచవిపుంశ విజిత్యా ఇది విజిత్యై పంచవిపుంశోగ్నిష్టోమ పంచవిపుంశ ఇది పంచవిపుంశ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమైత్యగ్ని స్తోమ భవతి ప్రజాపతే ప్రజాపతేరాప్యై ప్రజాపతేరి ప్రజాపతే ఆప్యై మహాభ్రతవాన్ మహాభ్రతవానన్నాద్యస్య మహాభ్రతవానితి మహాభ్రతవాన్ అన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యై విశ్వజిత్ అవరుధ్యా ఇత్యవరుధ్యై విశ్వజిత్ సర్వపృష్ట విశ్వజిదితి విశ్వజిత్ సర్వపృష్టోతిరాత్ర సర్వపృష్ట ఇది సర్వాపృష్ట అతిరాత్రో భవతి అతిరాత్ర ఇత్యతిరాత్ర భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యై యత్ అభిజిత్యా ఇత్యభిజిత్యై యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం పూర్వేషు ప్రత్యక్షమిది ప్రతిలక్షం పూర్వేష్హస్సు అహస్సు పృష్టాని అహస్విత్యహాసు పృష్టాన్యుపేయు ఉపేయు ప్రత్యక్షం ఉపేయుపయు ప్రత్యక్షం విశ్వజితి ప్రత్యక్షమిది ప్రతిరక్షం విశ్వజితి యథా విశ్వజితీతి విశ్వజితి యథా దుగ్ధా దుగ్ధాముపసీదతి ఉపసీదత్యేవం ఉపసీదతీత్యుపాసీదతి ఏముత్తమం ఉత్తమమహః ఉత్తమమిత్యుదోతమం అహ స్యాద్ స్యాన్న నైకరాత్ర ఏకరాత్రశ్చన ఏకరాత్రైత్యేకరాత్ర శన స్యాద్ స్యాద్బృహద్రథంతరే బృహద్రథంతరే పూర్వేషు బృహద్రథంతరే బృహద్రథంతరే పూర్వేష్హస్సు అహస్సూప అహస్విత్యహాసు ఉపయంది యందీయం ఇయం వావ వావరథంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవన నయంతి యందథో అథో అనయో అథోరిత్యథో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంది ప్రత్యక్షం ప్రత్యక్షం విశ్వజితి ప్రత్యక్షమిది ప్రతిరక్షం విశ్వజితి పృష్టాని విశ్వజితీతి విశ్వజితి పృష్టాన్యుపయంది ఉపయంది యథా ఉపయందేత్యుపాయంది యథా ప్రత్తాం ప్రత్తాం దుహే దుహే తాదృగ్ తాదృగేవ ఏదత్వత్ బృహస్పతిరకామయత అకామయత బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ సమ్ బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ సమితి సహ స ఏతమ్ ఏతమష్టరాత్రం అష్టరాత్రమపశ్యత్ అష్టరాత్రమిత్యష్టరాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్న ఏనాయజత అయజత తత తతో వై వై సహ స బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యభవత్ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ అభవద్యం ఏం విద్వాన్ విద్వానష్టరాత్రేణ అష్టరాత్రేణ యజతే అష్టరాత్రేణాత్రేణ యజతే బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవతి భవత్యష్టరాత్ర అష్టరాత్రోవతి అష్టరాత్రైత్యష్టరాత్రష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టా అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమువ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధేష్టరాత్ర అష్టరాత్రోవతి అష్టరాత్రైత్యష్టరాత్రవతి చతస్ర చతస్రో వై వై దిశ దిశ్చతస్ర చతస్రోవాంతరదిశా అవాంతరదిశాదిభ్య అవాంతరదిశాంతరదిశా ఇభ్యవ నిర్భ్యేభ్య ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమువ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అపబృంధే బృంధే త్రుడ్ త్రుడగ్నిష్ోమ త్రుడుదిత్రేవత్ అగ్నిష్ోమోవతి అగ్నిష్ోమైత్యగ్ని స్తోమ భవతి తేజ తేజ ఏవా అవరుంధే రుంధే పంచదశ పంచదశోభవతి పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియమ్ ఇంద్రియమే ఏవావ అవరుంధే రుంధే సప్తదశ సప్తదశోభవతి సప్తదశైతి సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయతే జాయత ఏకవిపుంశః ఏకవిపుంశో భవతి ఏకవిపుంశ ఇత్యేకా విపుంశః భవతి ప్రతిష్ఠ్యత్యై ప్రతిష్ఠ్యత్యా అథో ప్రతిష్ఠ్యత్యా ఇది ప్రతిష్ఠ్యత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే త్రిణవ త్రిణవో భవతి త్రిణవ ఇది త్రైణవ భవతి విజిత్యై విజిత్యై త్రయస్త్రిగుంశః విజిత్యా ఇది విజిత్యై త్రయస్త్రిగుంశో భవతి త్రయస్త్రిగుంశ ఇది త్రయ త్రిగుంశః భవతి ప్రతిష్ఠ్యై ప్రతిష్ఠ్యై పంచవిగుంశః ప్రతిష్ఠ్యా ఇది ప్రతిష్ఠ్యై పంచవిగుంశోగ్నిష్ోమ పంచవిగుంశ ఇది పంచవిగుంశః అగ్నిష్ోమో భవతి అగ్నిష్ోమైత్యగ్ని స్తోమ భవతి ప్రజాపతే ప్రజాపతేవాప్యై ప్రజాపతేరి ప్రజాపతే ఆప్యై మహాభృతవాన్ మహాభృతవాన్నాద్య మహాభృతవాది మహాభృతవాన్ అన్నాద్యవృద్ధి అన్నాద్యేత్యన్నాద్య అవరుద్ధ్యై విశ్వజిత్ అవరుద్ధ్యావృద్ధ్యై విశ్వజిత్ సర్వృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వృష్టోపి రాత్ర సర్వృష్టై సర్వాపృష్ట అతిరాత్రోవి అతిరాత్రైతిరాత్రిజిత్యై అభిజిత్యాభిజిత్యై ప్రజాపతిష్ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృత ప్రజా ప్రజా అసృజతా తా సృష్టా సృష్టా క్షుధం క్షుధన్ని న్యాయన్ ఆయన్ సహ స ఏతమ్ ఏదన్నవరాత్రం నవరాత్రమపశ్యత్ నవరాత్రమితి నవరాత్రం అపశ్యత్తం త తమా ఆహరత్ అహరత్న ఏనాయజత అయజత తతో వై వై ప్రజాభ్య ప్రజాభ్యోకల్పత ప్రజాభ్యజి ప్రజాభ్య అకల్పత ఎర్హి ప్రజా ప్రజా క్షుధం ప్రజాజి ప్రజా క్షుధం నిగచ్చేయు నిగచ్చేయుస్తర్హి నిగచ్చేజురి నిగచ్చేయు తర్హి నవరాత్రేణ నవరాత్రేణ యజేత నవరాత్రేణేతి నవరాత్రేణ యజేతే మే ఇమే హి హి వై వా ఏతాసానం ఏతాసానం లోకా లోకా అగ్లప్తా అగ్లప్తా అథ అథైతా ఏతా క్షుధం క్షుధం నిగచ్చంతి గచ్చంతి ఇమాన్ ఇమానేవ ఏవాభ్య ఆభ్యో లోకాన్ లోకాన్ కల్పయతి కల్పయతి తాన్ తాన్ కల్పమానాన్ కల్పమానాన్ ప్రజాభ్య ప్రజాభ్యోను ప్రజాభ్యై ప్రజాభ్య అనుకల్పతే కల్పతే కల్పంతే కల్పంతే అస్మై అస్మా ఇమే ఇమే లోకా లోకా ఊర్జం ఊర్జం ప్రజాసు ప్రజాసు దాది ప్రజాస్విది ప్రజాసు దాది త్రిరాత్రేణ త్రిరాత్రేణ త్రిరాత్రేణేది త్రిరాత్రేణ ఏవేమం ఇమం లోకం లోకం కల్పయతి కల్పయతి త్రిరాత్రేణ త్రిరాత్రేణ అంతరిక్షం త్రిరాత్రేణేది త్రిరాత్రేణ అంతరిక్షం త్రిరాత్రేణ త్రిరాత్రేణమం త్రిరాత్రేణేది త్రిరాత్రేణ అమం లోకం లోకం యథా గుణే గుణే గుణం గుణమన్వస్యతి అన్వస్యత్యేవం అన్వస్యతీత్యనోమస్యతి ఏమేవ ఏతత్ తల్లోకే లోకే లోకం లోకమను అన్వస్యతి అస్యతి ధృత్యై ధృత్యా అశిథిలంభావాయ అశిథిలంభావాయ జ్యోతి అశిథిలంభావాజేత్యశిథిలంభావాయ జ్యోతిర్వ్యో గౌరాయు ఆయురితి ఇది జ్ఞాతా జ్ఞాతా స్తోమా స్తోమా భవంతి భవంతీయం ఇయం వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయురేషు ఏష్వేవ ఏ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి జ్ఞాతం జ్ఞాతం ప్రజానాం ప్రజానాం గచ్చతి ప్రజానామిది ప్రజానాం గచ్చతి నవరాత్ర నవరాత్రో భవతి నవరాత్రైతి నవరాత్ర భవత్యభిపూర్వం అభిపూర్వమేవ అభిపూర్వమిత్యభిపూర్వం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాతి దధాతి యః యో జ్యోగామయాది జ్యోగామయాదీ స్యాత్ జ్యోగామయాదీ జ్యోగామయాదీ స్యాత్ సహ స నవరాత్రేణ నవరాత్రేణ యజేత నవరాత్రేణేతి నవరాత్రేణ యజేత ప్రాణా ప్రాణాహి ప్రాణాది ప్రాణా హి వై వా ఏతస్య ఏతస్యాధృతా అధృతా అథ అథైతస్య ఏతస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి ప్రాణాన్ ప్రాణామేవ ప్రాణాది ప్రాణాన్ ఏవాస్మిన్ అస్మిన్ దాధార ఆధారోత ఉదయది యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసుతీతాసు భవతి జీవతి జీవత్యేవ ఏవేత్యేవ ప్రజాపజరకామయత ప్రజాపజరి ప్రజాభి రకామయత ప్రజాయేయ రాజేయేతి ఇది సహ స ఏతం ఏతం దశహోతారం దశహోతారమపశ్యత్ దశహోతారమిది దశహోతారం అపశ్యత్తం నమజుహోత్ అజుహోత్తేన ఏన దశరాత్రం దశరాత్రమసృజత దశరాత్రమిది దశరాత్రం అసృజతేన ఏన దశరాత్రేణ దశరాత్రేణ ప్ర దశరాత్రేణేతి దశరాత్రేణ రాజాయత రజాయు దశరాత్రాయ దశరాత్రాయ దీక్షిష్యమాణ దశరాత్రాయేతి దశరాత్రాయ వీక్షిష్యమాణో దశహోతారం దశహోతారం జుహుయాత్ దశహోతారమిది దశాహోతారం జుహుయాద్దశహోత్ర దశహోత్రైవ దశహోత్రేతి దశాహోత్రా ఏమ దశరాత్రం దశరాత్రకం సృజతే దశరాత్రమిది దశారాత్రం సృజతేన ఏన దశరాత్రేణ దశరాత్రేణ ప్ర దశరాత్రేణేతి దశారాత్రేణ ప్రజాయతే జాయతే వైరాజ వైరాజో వి వా ఏష యజ్ఞ యజ్ఞో యత్ యద్దశరాత్ర దశరాత్రోయ దశరాత్రైతి దశారాత్ర ఏం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశరాత్రేణ యజతే విరాజం విరాజమేవ విరాజమితి వీరాజం ఏవగచ్చతి గచ్చతి ప్రజాపత్య ప్రజాపత్యో వై ప్రజాపత్యేతి ప్రజాపత్య ఏష యజ్ఞ యజ్ఞో యత్ యద్దశరాత్ర దశరాత్రోయ దశరాత్రైతి దశరాత్ర ఏం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశరాత్రేణ యజతే ప్ర ప్రైవ ఏ జాయతే జాయత ఇంద్ర ఇంద్రో వై వై సదృంగ్ సదృం దేవతాభిః సదృం ఇతి సాదృం దేవతాభిరాసీత్ ఆసీత్ సహ సన నవ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమిది ఆవృతం అగచ్చత్సహ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మాతం ఏతం దశరాత్రం దశరాత్రం ప్ర దశరాత్రమితి దశారాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం సమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజతృత తో వై వై సహ సోన్యాభి అన్యాభిర్దేవతాభిః దేవతాభిర్వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి ఆవృతం అగచ్చద్యః ఏవం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశరాత్రేణ యజతే వ్యావృతం వ్యావృతమేవ వ్యావృతమితి ఆవృతం ఏవ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి త్రిఘకుత్ త్రిఘకుద్వై త్రిఘకుతి త్రిఘకుత్ వా ఏష యజ్ఞః యజ్ఞోయత్ యద్దశరాత్ర దశరాత్ర కకుత్ దశరాత్ర ఇది దశరాత్ర కకుత్పంచదశ పంచదశ కకుత్ పంచదశ ఇది పంచాదశ కకుతేకవిపుంశ ఏకవిపుంశ కకుత్ ఏకవిపుంశ ఇత్యేకా విపుంశ కకుత్రయస్త్రిపుంశ త్రయస్త్రిపుంశోయ త్రయస్త్రిపుంశ ఇది త్రయ త్రిపుంశ ఏవం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశరాత్రేణ యజతే త్రికకుత్ త్రికకుదేవ త్రికకుజి త్రికకుత్ ఏ సమానానాభవతి భవతి యజమాన యజమాన పంచదశ పంచదశో యజమాన పంచదశ ఇది పంచాదశ యజమాన ఏకవిపుంశ ఏకవిపుంశో యజమాన ఏకవిపుంశ ఇత్యేకా విపుంశ యజమానస్త్రయస్త్రిపుంశ త్రయస్త్రిపుంశ పుర త్రయస్త్రిపుంశి త్రయ త్రిపుంశ పుర ఇతరా ఇతరా అభిచర్యమాణ అభిచర్యమాణో దశరాత్రేణ అభిచర్యమాణ ఇభిచర్యమాణ దశరాత్రేణ యజేత దశరాత్రేణేతి దశారాత్రేణ యజేత దేవపురా దేవపురా దేవపురా ఇది దేవాపురా ఏపరి పర్యూహతే ఊహతే తస్యన నగుహ కుతశ్చన అనోపాధ ఉపావ్యాధోవతి ఉపావ్యాధ ఇుపావ్యాధవతి నైనం ఏనమభిచరన్ అభిచరం స్తృణతే అభిచరన్భిచరన్ స్తృణతే దేవాసురా దేవాసురా సంయత్ దేవాసురా ఇది దేవాసురా సంయత్సన్ సంయత్వాలి సంయక్త ఆసన్ తే దేవా దేవా ఏతాదేవపురా దేవపురా అపశ్యన్ దేవపురా ఇది దేవాపురా అపశ్యన్ యద్దశరాత్ర దశరాత్రస్తా దశరాత్ర ఇది దశరాత్ర తా పరి పర్యోహంత అవహంత తేషాన్న నుత కుతశ్చన చనోపాధ ఉపావ్యాధోవత్ ఉపావ్యాధ ఇుపావ్యాధ అభవత్త తో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ సత్ భ్రాతృవ్యవాది భ్రాతృవ్యవాన్ సత్స స దశరాత్రేణ దశరాత్రేణ యజేత దశరాత్రేణేతి దశరాత్రేణ యజేత దేవపురా దేవపురా దేవపురా ఇది దేవాపురా ఏపరి పర్యూహతే ఊహతే తస్యన నుత కుతశ్చన సునోపాధ ఉపావ్యాధోవతి ఉపావ్యాధ ఇుపావ్యాధ భవతి భవతి భవత్యాత్మన ఆత్మనా పరా పరా అస భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి స్తోమ స్తోమస్తోమస్ స్తోమస్ోపస్తి ఉపస్తిర్భవతి భవతి భ్రాతృవ్యం భ్రాతృవ్యమే ఏవోపస్తి ఉపస్తిం కృతే కృతే జామి జామి వై వా ఏతత్కృవంతి కుర్వంతేత్ యజ్జాయాగుంసం ధ్యాయాగుంసగ్రస్తోమం సోమ ఉపేత్య ఉపేత్యనీయాగుంసం ఉపేత్యేత్యుపాయ అనీయాగుంసముపయంతి ఉపయంతేత్ ఉపయంతేత్యుపాయంతే యదగ్నిష్టోమసామాని అగ్నిష్టోమసామాన్యవస్థాత్ అగ్నిష్టోమసామానీత్యగ్నిష్టోమసామాని అవస్థాచ్చ చపరస్థాత్ పరస్థాచ్చ చభవంతి భవన్విజామిత్రాయ అజామిత్రాయ సృత్ అజామిత్వాజామిత్వాజృదగ్నిష్టోమ చరుద్రేవత్ అగ్నిష్టోమో అగ్నిష్ట అగ్నిష్టోమ ఇత్యగ్నిస్తోమ అగ్నిష్టరాజేషు అగ్నిష్టిస్తుత్ ఆగ్నేజీషు భవతి భవతి తేజ తేజ ఏవా అవరుంధే రుంధే పంచదశ పంచదశ ముఖ్య పంచదశ ఇది పంచాదశ ముఖ్య ఐంద్రేషు ఐంద్రేషింద్రియ ఇంద్రియమే ఏవా అవరుంధే రుంధే త్రిరుగ్నిష్ోమ ధృజిత్రివృద్ అగ్నిష్ోమో వైశ్వదేవేషు అగ్నిష్ోమైతనే స్తోమ వైశ్వదేవేషు పుష్టిం వైశ్వదేవీష్టి వైశ్వదేవేషు పుష్టిమే ఏవావ అవరుంధే రుంధే సప్తదశ సప్తదశోగ్నిష్ోమ సప్తదశ సప్తదశ అగ్నిష్ోమ ప్రజాపత్యాసు అగ్నిష్ోమైతనే స్తోమ ప్రజాపత్యాసు తీవ్రసోమ ప్రజాపత్యాస్వితి ప్రజాపత్యాసు తీవ్రసోమో అన్నాద్యస్ తీవ్రసోమైతి తీవ్రసోమ అన్నాద్యవరుద్ధి అన్నాద్యన్నాద్యస్ అవరుద్ధ అథో అవరుద్ధ్యవరుద్ధి అథో ప్ర అథో ఇథో ప్రైవ ఏతేన తేన జాయతే జాయత ఏకవింశ ఉక్త్య ఏకవింశా విదుంశ ఉక్త్య సౌరేషు సౌరేషు ప్రతిష్ఠ్యై ప్రతిష్ఠ్యా అథో ప్రతిష్ఠ్యా ప్రతిష్ఠ్యై అథో రుచం అథో ఇథో రుచమే ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సప్తదశ సప్తదశోగ్నిష్ోమ సప్తదశ సప్తదశ అగ్నిష్ోమ ప్రజాపత్యాసు అగ్నిష్ోమైతిస్తోమ ప్రజాపత్యాసు ఉపహవ్య ప్రజాపత్యాసు ప్రజాపత్యాసు ఉపహవ్య ఉపహవం ఉపహవ్యుపాహవ్య ఉపహవమే ఉపహవమిుపాహవం ఏవతి గచ్చతి ప్రణవౌ ప్రణవామగ్నిష్ోమౌ ప్రణవామి ప్రేణవౌ అగ్నిష్ోమావరి అగ్నిష్ోమావిగ్నిస్తోమౌ అభిత ఐంద్రేషు ఐంద్రేషు విజిత్యై విజిత్యై త్రయస్త్రిగంశ విజిత్యాజివీజిత్యై త్రయస్త్రిగంశ ఉక్త్య త్రయస్త్రిగంశ ఇది త్రయ త్రిగంశ ఉక్త్యో వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యై వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యై విశ్వజిత్ ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై విశ్వజిత్ సర్వపృష్ట విశ్వజితి విశ్వజిత్ సర్వపృష్టోదిరాత్ర సర్వపృష్ట ఇది సర్వాపృష్ట అదిరాత్రోవతి అదిరాత్రి సర్వ్యాభిజిత్తి అభిజిద్యాభిజిత్తి ఋతవో వై వై ప్రజాకామా ప్రజాకామా ప్రజా ప్రజాకామా ప్రజాకామా ప్రజాన్న ప్రజామిది ప్రాజా ప్రావిందంత అవిందంతతే తే కామయంత అకామయంత ప్రజా ప్రజాగం సృజేమి ప్రజామిది ప్రాజా సృజేమి ప్రజా ప్రజామవ ప్రజామిది ప్రాజా అవరుంధీమహి రుంధీమహి ప్రజా ప్రజా విందేమహి ప్రజామిది ప్రాజా విందేమహి ప్రజావంత ప్రజావంత శ్యామ ప్రజావంతతి ప్రజానవంత శ్యామేతి ఇది తే తదేతం ఏతమేకాదశరాత్రం ఏకాదశరాత్రమపశ్యన్ ఏకాదశరాత్రమిత్యేకాదశరాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరంతేన ఏనాయజంత అయజంత తతో వై వై తే ప్రజా ప్రజామసజంత ప్రజామిది ప్రాజా అసజంత ప్రజా ప్రజామవ ప్రజామిది ప్రాజా అవారుంధర అరుంధర ప్రజా ప్రజామవిందంత ప్రజామిది ప్రాజా అవిందంత ప్రజావంత ప్రజావంతోభవన్ ప్రజావంత ఇది ప్రజావంత అభవంతే తర్తవ ప్రజావన్ అభవంత తదార్తవానా ఆర్తవానామార్తవత్వం ఆర్తవత్వరతూనాం ఆర్తవత్వమిత్యార్తవార్తం రతూనాం వై వా ఏతే ఏతే పుత్రాః పుత్రాస్తస్మాత్ తస్మాదార్తవాః ఆర్తవా ఉచ్యంతే ఉచ్యంతే యే యేవం ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏకాదశరాత్రం ఏకాదశరాత్రమాసతే ఏకాదశరాత్రమిత్యేకాదశరాత్రం ఆసతే ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రజా ఏ సృజంతే సృజంతే ప్రజా ప్రజామవ ప్రజామిది ప్రజా అవరుంధతే రుంధతే ప్రజా ప్రజా విందంతే ప్రజామిది ప్రజా విందంతే ప్రజావంత ప్రజావంతో భవంతి ప్రజావంత ఇది ప్రజావంత భవంతి జ్యోతి జ్యోతిరతిరాత్ర అతిరాత్రో భవతి అతిరాత్రైత్యరాత్ర భవతి జ్యోతి జ్యోతిరేవ ఏ పురస్తాద్ పురస్తాద్దసతే దసతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహాగస్ లోకస్ అనుఖ్యాత్యై అనుఖ్యాత్యై పృష్ఠ్య అనుఖ్యాత్యాఖ్యాత్యై పృష్ఠషడ షడవో భవతి షడ ఇది షడ్ షడ్ షడ్వై వా ఋతవ ఋతవ షడ్ షట్ పృష్టాని పృష్టాని పృష్టై పృష్టైరేవ ఏ వర్తూన్ ఋతూనన్వారోహంతి అన్వారోహం ఋతుభి అన్వారోహంతీర్తిను ఆరోహంతి ఋతుభిస్సంవత్సరం ఋతుభిరిత్రుతుభి సంవత్సరం తే సంవత్సరమితి సంవత్సరం తే సంవత్సరే సంవత్సర సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది చతుర్విగుంశ చతుర్విగుంశోవతి చతుర్విగుంశ ఇది చతుర్విగుంశోతి చతుర్విగుంశత్యక్షరా చతుర్విగుంశత్యక్షరా గాయత్రీ చతుర్విగుంశత్యక్షరే చతుర్విగుంశత్యక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం గాయత్ర్యామేవ ఏ బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసే ప్రతి బ్రహ్మవర్చసైతి బ్రహ్మవర్చసే ప్రతిష్టంది తిష్టంది చతుశ్చత్వారిగుంశ చతుశ్చత్వారిగుంశోవతి చతుశ్చత్వారిగుంశేది చతుర్చత్వారిగుంశి చతుశ్చత్వారిగుంశదక్షర చతుశ్చత్వారిగుంశదక్షరా ద్రష్టగ్ చతుశ్చత్వారిగుంశదక్షరే చతుశ్చత్వారిగుంశదక్షర ద్రష్టగింద్రియం ఇంద్రియం ద్రష్టవ ద్రష్టద్ష్టభి ద్రష్టభ్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టంది తిష్టంతిష్టాచత్వారిగుంశ అష్టాచత్వారిగుంశోవతి అష్టాచత్వారిగుంశైద్యష్టాచత్వారిగుంశ అవద్యష్టాచత్వారిగుంశదక్షరా అష్టాచత్వారిగుంశదక్షరా జగతి అష్టాచత్వారిగుంశదక్షరే అష్టాచత్వారిగుంశదక్షర జగతి జాగతాః జాగతాః పశవః అశవో జగత్యాం జగత్యామేవ ఏ పశుషు పశుషు ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యేకాదశరాత్ర ఏకాదశరాత్రోవతి ఏకాదశరాత్రైకాదశరాత్రి పంచ పంచ వై వారతవ రతవ ఆర్తవా ఆర్తవా పంచ పంచర్తుషు ఋతుష్వేవ ఏవార్తవేషు ఆర్తవేషు సంవత్సరే సంవత్సరే ప్రతిష్టాయ సంవత్సరేది సంవత్సరే ప్రతిష్టాయ ప్రజా ప్రతిష్టాయేది ప్రతిష్టాయ ప్రజామవ ప్రజాది ప్రజా అపరుంధరే రుంధరేతి రాత్రౌ అతిరాత్రిద అతిరాత్రిత్తి రాత్రౌ అభిదోవత ప్రజాయి ప్రజాయి పరిగృహీత్రి ప్రజాయాది ప్రజాయి పరిగృహీత్యాది పరిగృహీత్రి ఐంద్రవాజవాగ్రాన్ గృహీయాద్ ఐంద్రవాజవాగ్రానిత్యైంద్రవాజవాగ్రాన్ గృహీయాద్య కామయేత కామయే యథాపూర్వం యథాపూర్వం ప్రజా యథాపూర్వమితి యథాపూర్వం ప్రజా కల్పేరన్ ప్రజా ఇది ప్రజా కల్పేరమ్మితి ఇది యజ్ఞస్య యజ్ఞస్య వై వై కృత్యం కృత్యమను అప్రజా ప్రజా కల్పందే ప్రజా ఇది ప్రజా కల్పందే యజ్ఞస్య యజ్ఞస్యాకృత్యం అకృత్యమను అను న కల్పందే కల్పందే యథాపూర్వం యథాపూర్వమేవ యథాపూర్వమితి యథాపూర్వం ఏ ప్రజా ప్రజా కల్పయతి ప్రజా ఇది ప్రజా కల్పయతి నజ్జాయాగుంసం జాయాగుంసం గణీయాన్ కనీయానతి అతిక్రామతి క్రామత్యైంద్రవాజవాగ్రాన్ ఐంద్రవాజవాగ్రాన్ గృహీయాద్ ఐంద్రవాజవాగ్రానిత్యైంద్రవాజవాగ్రాన్ గృహీయాదామజావిల ఆమజావిల ప్రాణేన ప్రాణేన వై ప్రాణేనేది ప్రాణేన వా ఏష విర్జరే విర్జరే యమయది ఆమయతి ప్రాణ ప్రాణ ఐంద్రవాజవ ప్రాణయతి ప్రాణ ఐంద్రవాజవ ప్రాణేన ఐంద్రవాజవైంద్రవాజవ ప్రాణేనైవ ప్రాణేనేది ప్రాణేన ఏనం ఏనగుంసం సమర్థయతి అర్థయతి మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రాన్ గృహీరన్ మైత్రావరుణాగ్రానితి మైత్రావరుణాగ్రాన్ గృహీరన్ ఏషాం దీక్షితానాం దీక్షితానాం ప్రమీయేత ప్రమీయేత ప్రాణాపానాభ్యాం ప్రమీయేతేతి ప్రమీయేత ప్రాణాపానాభ్యాం వై ప్రాణాపానాభ్యామితి ప్రాణాపానాభ్యాం మా ఏతే విర్ధ్యంతే విర్ధ్యంతే ఏషాం దీక్షితానాం దీక్షితానాం ప్రమీయతే ప్రమీయతే ప్రాణాపానౌ ప్రమీయత ఇది ప్రమీయతే ప్రాణాపానౌ మిత్రావరుణౌ ప్రాణాపానామితి ప్రాణాపానౌ మిత్రావరుణౌ ప్రాణాపానౌ మిత్రావరుణమితి మిత్రావరుణౌ ప్రాణాపానామేవ ప్రాణాపానామితి ప్రాణాపానౌ ఏముఖత ముఖత పరి పరిహరంతే హరంత ఆశ్వినాగ్రాన్ ఆశ్వినాగ్రాన్ గృహీత ఆశ్వినాగ్రానిత్యాశ్వినాగ్రాన్ గృహీతానుజావర అనుజావరోశ్వినౌ అనుజావరైత్యానుజావర అశ్వినౌ వై వై దేవానాం దేవానామానుజావరౌ అనుజావరౌ పశ్చా అనుజావరావిద్యానుజావరౌ పశ్చేవ ఇవాగ్రం అగ్రం పరి పర్యంతాం అయితామశ్వినౌ అశ్వినా వేతస్య ఏతస్య దేవతా దేవతాయః యానుజావర అనుజావరస్తౌ అనుజావరైత్యానుజావర తావేవ ఏనం ఏనమగ్రం అగ్రం పరి పరిణయ శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ గృహీత శుక్రాగ్రాది శుక్రాగ్రాన్ గృహీత గతశ్రీ గతశ్రీ ప్రతిష్టాకామ గతశ్రీ గతశ్రీ ప్రతిష్టాకామోసౌ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య శుక్ర శుక్రశేష ఏషోంత అంతోంతం అంతం మనుష్య మనుష్యశ్రియై శ్రియై గత్వాని వివర్తతే వర్తతే అంతాత్ అంతాదేవ ఏవాంతం అంతమా ఆరభతే రభతేన నతః పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి మంత్యగ్రాన్ మంత్యగ్రాన్ గృహీత మంత్యగ్రానికి మంత్రీ అగ్రాన్ గృహీతాభిచరన్ అభిచరన్నార్తపాత్రం అభిచరన్నిత్యభిచరన్ ఆర్తపాత్రం వై ఆర్తపాత్రమిత్యాహార్తపాత్రం వా ఏతత్ ఏతద్యత్ యన్మంత్రిపాత్రం మంత్రిపాత్రం మృత్యునా మంత్రిపాత్రమితి మంత్రి పాత్రం మృత్యునైవ ఏనం ఏనం గ్రాహయతి గ్రాహయతి తాజక తాజకార్త్యం ఆర్త్యమా ఆర్చతి గచ్చత్యాగ్రయణాగ్రాన్ ఆగ్రయణాగ్రాన్ గృహీత ఆగ్రయణాగ్రానిత్యాగ్రయణాగ్రాన్ గృహీత పిత పితామహ పితామహ పుణ్య పుణ్య సద్ సదథ అథ తత్ తన్న ప్రా ఆత్మయా ప్రాప్నయాద్వాచా ప్రాప్నయాది ప్రా ఆత్మయాద్ వాచా వి వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వి విరుధ్యతే బధ్యతే పిత పితామహ పితామహ పుణ్య పుణ్యోవతి భవత్యథ అథగత్ తన్న న ప్రాప్నోతి ప్రాప్నోచ్యుర ప్రాప్నోతి ప్రా ఆప్నోతి పుర ఇవ ఇవైతత్ ఏతద్యజ్ఞస్య వాగ్ వాగివ ఇవయత్ యదా ఆగ్రయణ ఆగ్రయణో వాచా వాచైవ ఏనం ఏనమింద్రియేణ ఇంద్రియేణ సమర్థయతి అర్థయతి నతః పాపీయాన్ పాపీయాన్ భవతి భవత్యుక్త్యాగ్రాన్ ఉక్త్యాగ్రాన్ గృహీత ఉక్త్యాగ్రానిత్యుక్త్యాగ్రాన్ గృహీతాభిచర్యమాన అభిచర్యమాన సర్వేషాం అభిచర్యమాన ఇత్యభిచర్యమాన సర్వేషాం వై వా ఏతత్ ఏతత్పాత్రాణాం పాత్రాణామింద్రియం ఇంద్రియం యదుక్ష్యపాత్రం ముఖ్యపాత్రకం సర్వేణ ముఖ్యపాత్రమిత్యుక్ష్యపాత్రం సర్వేణైవ ఏనం ఏనమింద్రియేణ ఇంద్రియేణాపి అపి ప్రయుంక్తే యుంక్తే సరస్వతి సరస్వత్యభి అభిన నో నేషి నేషివస్య వస్య ఇది పురోరుచం పురోరుచం కురయాద్ పురోరుచమిది పునఃరుచం కురయాద్వాగ్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ వాచా వాచైవ ఏనం ఏనమతి అది ప్రయుంక్తే యుంక్తే మా మాత్వత్ స్వక్షేత్రాణి క్షేత్రాణ్యరణాని రణాని జన్మ గమ్మేతి ఇత్యాహ ఆమృత్యో మృత్యోర్వై వై క్షేత్రాణి క్షేత్రాణ్యరణాని అరణాని తేన తేనైవ ఏ మృత్యో మృత్యో క్షేత్రాణి క్షేత్రాణి నగచ్చరి గచ్చరి పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాదామయావిన ఆమయావిన ప్రాణాన్ ప్రాణాన్ వై ప్రాణానిది ప్రాణాన్ ఏతస్య ఏతస్య శుగ శుగృచ్చతి పృచ్చతి యస్యామయతి ఆమయతి ప్రాణాః ప్రాణాగ్రహాః ప్రాణాయితి ప్రాణాః గ్రహాః ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్య అస్య శుచః శుచముంచతి ముంచత్యుత ఉతయతి యదీతాసుః ఇతాసుర్భవతి ఇతాసురితీతాసుః భవతి జీవతి జీవత్యేవ ఏవ పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాద్యర్హి యర్హి పర్జన్య పర్జన్యో నవర్షేత్ వర్షేత్ ప్రాణాన్ ప్రాణాన్ వై ప్రాణానిది ప్రాణాన్ వా ఏతర్హి ఏతర్హి ప్రజానాం ప్రజానాధ్వంసత్ ప్రజానామితి ప్రజానాం శృగచ్చతి పృచ్చతి యర్హి యర్హి పర్జన్య పర్జన్యో నవర్షతి వర్షతి ప్రాణాః ప్రాణాగ్రహాః ప్రాణాది ప్రాణాః గ్రహాః ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏవ ప్రజానాం ప్రజానాగం శుచః ప్రజానామిది ప్రజానాం శుచో ముంచతి ముంచతి తాజగ్ తాజగ్ర ప్రవర్షతి వర్షతేతి వర్షతి రాజత్రో వై వా ఐంద్రవాయవః ఐంద్రవాయవో గాయత్రం ఐంద్రవాయవైత్యైంద్రవాయవః రాజత్రం ప్రాజనీయం రాజనీయమహ రాజనీయమిది ప్రాజనీయం అహస్తస్మాత్ తస్మాజనీయే రాజనీయేహం రాజనీయ ప్రాజనీయే అహం నైంద్రవాయవ ఐంద్రవాయో దృశ్యతే ఐంద్రవాయుంద్రవాయు దృశ్యతే స్వే స్వేవమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాతి త్రైష్టుభ త్రైష్టుభో వై వై శుక్ర శుక్రత్రైష్టుభం త్రైష్టుభం ద్వితీయం ద్వితీయమహ అహస్తస్మాద్ తస్మాద్వితీయే ద్వితీయేహం అహం శుక్ర శుక్రో దృశ్యతే దృశ్యతే స్వే స్వదేవ ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతనిత్యాయతనే గృహాతి జాగత జాగతో వై వా ఆగ్రయణ ఆగ్రయణో జాగతం జాగతం తృతీయం తృతీయమహ అహస్తస్మాద్ తస్మాత్తృతీయే తృతీయేహం అహన్నాగ్రయణ ఆగ్రయణో దృశ్యతే దృశ్యతే స్వే స్వేవ ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాత్యేతద్వై వై యజ్ఞం యజ్ఞమాపద్ ఆపద్యత్ యందాగంసి ఛందాగస్యాప్నోతి ఆప్నోతి యదాగ్రయణ ఆగ్రయణ శ్వః శ్వో దృశ్యతే దృశ్యతే యత్ర యత్రైవ ఏవ యజ్ఞం యజ్ఞమదృశన్ అదృశం తతః తతయేవ ఏవైనం ఏనం పునః పునఃప్ర ప్రయుంకే యుంకే జగన్ముఖ జగన్ముఖో వై జగన్ముఖ ఇది జగతే ముఖ వై ద్వితీయ ద్వితీయస్త్రిరాత్ర త్రిరాత్రో జాగత త్రిరాత్రైతి త్రిరాత్ర జాగత ఆగ్రయణ ఆగ్రయణో యచ్చతుర్థే చతుర్థేహన్ అహన్నాగ్రయణ ఆగ్రయణో దృశ్యతే దృశ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాత్యథో అథో స్వం అథో ఇథో స్వమేవ ఏ ఛంద ఛందో నను పర్యావర్తందే పర్యావర్తందే రాథందర పర్యావర్తంతై పర్యావర్తందే రాథందరో వై రాథందరైతి రాథందర వా ఐంద్రవాయవ ఐంద్రవాయవో రాథందరం ఐంద్రవాయవైంద్రవాయవ రాథందరం పంచమం రాథందరమిది రాథందరం పంచమమహ అహస్తస్మాత్ తస్మాత్ పంచమే పంచమేహం అహం ఐంద్రవాయవ ఐంద్రవాయవో దృశ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ దృశ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాతి బార్హత బార్హతో వై వై శుక్ర శుక్రో బార్హతం బార్హతకం షష్ఠం షష్ఠమహ అహస్తస్మాద్ తస్మాచ్షే షేహన్ అహం శుక్ర శుక్ర దృశ్యతే దృశ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన విద్యాయతనే గృహాత్యేతద్ ఏతద్వై వై ద్వితీయం ద్వితీయం యజ్ఞం యజ్ఞమాపద్ ఆపద్యత్ యందాగంసి ఛందాగస్యాత్నోతి ఆత్నోతి యక్ర శుక్రశ్వ శ్వో దృశ్యతే దృశ్యతే యత్రైవ ఏవ యజ్ఞం యజ్ఞమదృశన్ అదృశం తత తత ఏవైనం ఏనం పునః పునః ప్రయుంకే యుంకే త్రిష్టుముఖ త్రిష్టుముఖో వై త్రిష్టుముఖ ఇది త్రిష్టుముఖ వై తృతీయ తృతీయస్త్రిరాత్ర త్రిరాత్రస్త్రైష్టుభ త్రిరాత్రైతి త్రిరాత్ర త్రైష్టుభ శుక్ర శుక్రో యత్సప్తమే సప్తమేహన్ అహం శుక్ర శుక్రో దృశ్యతే దృశ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాత్యథో అథో స్వం అథో ఇత్యథో స్వమేవ ఏవ ఛంద ఛందోను అను పర్యావర్తందే పర్యావర్తందే వాగ్ పర్యావర్తంత ఇది పరిహావర్తందే వాగ్వై వా ఆగ్రయణ ఆగ్రయణో వాగ్ వాగష్టమం అష్టమవః అహస్తస్మాద్ తస్మాదష్టమే అష్టమేహన్ అహన్నాగ్రయణ ఆగ్రయణో దృశ్యతే దృశ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాతి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ఇంద్రవాయవ ప్రాణో నవమం ప్రాణ ఇది ప్రాణ నవమమహ అహస్తస్మాత్ తస్మాన్నవమే నవమేహన్ అహం ఐంద్రవాయవ ఐంద్రవాయవో దృశ్యతే ఐంద్రవాయవ ఇంద్రవాయవ దృశ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహాతి ఆయతన ఇత్యాయతనే గృహాచ్యేతత్ ఏతద్వై వై తృతీయం తృతీయం యజ్ఞం యజ్ఞమాపద్ ఆపద్యత్ యందాగంసి ఛందాగస్యాప్నోతి ఆప్నోతి యదైంద్రవాయవ ఐంద్రవాయవశ్వ ఏంద్రవాజవైంద్రవాజవ శో దృశ్యతేజ్ఞమదృశన్ అదృశన్ తతైనం పునః పునఃప్ర ప్రయుంతే యుంతేథో అథోస్వం అథోరిథో స్వమే ఏ ఛంద ఛందోను అను పర్యావర్తందే రథ పర్యావర్తందే పర్యావర్తందే అథో వై వా ఏతేతి అధ్యపథేన అపథేనయంతిన్యేన అన్యేనైంద్రవాయవాద్ ఐంద్రవాయవాత్ ప్రతిపద్యంతే ఐంద్రవాయవాదిత్యైంద్రవాయవాద్ ప్రతిపద్యంతేంత ప్రతిపద్యంతైరి ప్రతిపద్యంతే అంతః ఖలు ఖలు వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యద్దశమం దశమమహ అహర్దశమే దశమేహన్ అహన్నైంద్రవాయవ ఐంద్రవాయవో దృశ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ దృశ్యతే యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవాంతం అంతం గత్వా గత్వా పథాత్ అపథాత్ పంథాం పంథామపి అభియంతి యంత్యథో అథో యథా అథో ఇత్యథో యథా వహీయథా వహీయథా ప్రతిసారం ప్రతిసారం వహంతి ప్రతిసారమితి ప్రతిసారం వహంతి తాదృగ్ తాదృగేవ ఏవందాకంసి ఛందాగస్య అన్యోన్యస్య అన్యస్య లోకం లోకమభి అభ్యధ్యాయన్ అధ్యాయన్ తాని తాన్యేతేన ఏతేనైవ ఏవ దేవాః దేవావి వ్యవాహయన్ అవాహయన్నైంద్రవాయవస్య ఐంద్రవాయవస్య వై ఐంద్రవాయవస్యేత్యైంద్రవాయవస్య వా ఏతద్ ఏతదాయతనం ఆయతనం యత్ ఆయతనమిత్యాయతనం యచ్చదర్థం యదర్థమహ అహస్తస్మిన్ తస్మిన్నాగ్రేణ ఆగ్రేణో దృశ్యతే దృశ్యతే తస్మాత్ తస్మాదాగ్రేణస్య ఆగ్రేణస్యాయతనే ఆయతనే నవమే ఆయతన ఇత్యాయతనే నవమేహన్ అహం నైంద్రవాయవ ఐంద్రవాయవో దృశ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ దృశ్యతే శుక్రస్య శుక్రస్య వై వా ఏతదాయతనం ఆయతనం యత్ ఆయతనమిత్యాయతనం యత్పంచమం పంచమమహ అహస్తస్మిన్ తస్మిన్నైంద్రవాయవ ఐంద్రవాయవో దృశ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ దృశ్యతే తస్మాత్ తస్మాదైంద్రవాయవస్య ఐంద్రవాయవస్యాయతనే ఐంద్రవాయవస్యేత్యైంద్రవాయవస్య ఆయతనే సప్తమే ఆయతన ఇత్యాయతనే సప్తమేహన్ అహం శుక్ర శుక్ర దృశ్యతే దృశ్యతాగ్రేణస్య ఆగ్రేణస్య వై వా ఏతద్ ఏతదాయతనం ఆయతనం యత్ ఆయతనమిత్యాయతనం యచ్చష్టం షష్టమః అహస్తస్మిన్ తస్మిన్ శుక్ర శుక్ర దృశ్యతే దృశ్యతే తస్మాత్ తస్మాత్ శుక్రస్య శుక్రస్య ఆయతనే ఆయతనేష్టమే ఆయతన ఇత్యాయతనే అష్టమేహన్ అహన్నాగ్రేణ ఆగ్రేణో దృశ్యతే దృశ్యతే ఛందాగంసి ఛందాగస్యేవ ఏవ తత్ తద్వి వివాహయతి వాహయతి ప్రవస్యసః వస్యసో వివాహం వివాహమాప్నోతి వివాహమితి వివాహం ఆప్నోతి యః ఏవం ఏవం వేద వేదాచో అథో దేవతాభ్య అథో ఇత్యథో దేవతాభ్యేవ ఏవ యజ్ఞే యజ్ఞే సంవిదం సంవిదం దధాతి సంవిదమితి సంవిదం దధాతి తస్మాత్ తస్మాదిదం ఇదమన్యః అన్యో అన్యస్మై అన్యస్మై దాతి దాతీతి దాతి ప్రజాపతిరకామయత ప్రజాపతిరది ప్రజాపతి రకామయత ప్రజాయేయ ప్రజాయేతి ఇది సహ సేతం ఏతం ద్వాదశరాత్రం ద్వాదశరాత్రమపశ్యత్ ద్వాదశరాత్రమితి ద్వాదశారాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్వేన తేనాయజత అయజతృత తతో వై వై సహ స ప్రాజాయత అజాయతయ యః కామయేత కామయేత ప్రజాయేయ జాయేయేతి ఇది సహ సద్వాదశరాత్రేణ ద్వాదశరాత్రేణ యజేత ద్వాదశరాత్రేణేతి ద్వాదశరాత్రేణ యజేత ప్రైవ ఏ జాయతే జాయతే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి అగ్నిష్టోమప్రాయణాః అగ్నిష్టోమప్రాయణ యజ్ఞాః అగ్నిష్టోమప్రాయణ ఇత్యగ్నిష్టోమప్రాయణాః యజ్ఞాథ తథ కస్మాత్ కస్మాదతిరాత్రః అతిరాత్రః పూర్వః అతిరాత్రయజ్ఞతే రాత్రః పూర్వః ప్రయుజ్యతే యుజ్యత ఇది ఇది చక్షుషి, చక్షుషి వై చక్షుషి ఇది చక్షుషి వా ఏతే యజ్ఞస్యతిరాత్రౌ అతిరాత్రౌ కనీనికే అతిరాత్ర విత్తిరాత్రౌ కనీనికే అగ్నిష్టోమౌ కనీనికే ఇది కనీనికే అగ్నిష్టోమౌ యత్ అగ్నిష్టోమా విత్యగ్ని స్తోమౌ యదగ్నిష్టోమం అగ్నిష్టోమం పూర్వం అగ్నిష్టోమవిత్యగ్ని స్తోమం పూర్వం ప్రయుంజీరన్ ప్రయుంజీరన్ బహిర్ధా ప్రయుంజీరన్ ప్రాయుంజీరన్ బహిర్ధా కనీనికే బహిర్ధేది బహిర్ధా కనీనికే దభ్యో కనీనికే ఇది కనీనికే దభ్యస్తస్మాత్ తస్మాదతిరాత్ర అతిరాత్ర పూర్వ అతిరాత్ర ఇద్యతిరాత్ర పూర్వ ప్రయుజ్యతే యుజ్యతే చక్షుషి చక్షుషి ఏవ చక్షుషి ఇది చక్షుషి ఏవ యజ్ఞే యజ్ఞే ధిత్వా ధిత్వా మధ్యద మధ్యద కనీనికే కనీనికే ప్రతి కనీనికే ఇది కనీనికే ప్రతిదసతి దసతి యః యో వై వై గాయత్రీం గాయత్రీం జ్యోతిపక్షాం జ్యోతిపక్షాం వేద జ్యోతిపక్షామిది జ్యోతి పక్షాం వేద జ్యోతిష జ్యోతిషా భాసా భాసా సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏదియౌ యావగ్నిష్టోమౌ అగ్నిష్టోమౌ తౌ అగ్నిష్టోమా విత్యగ్ని స్తోమౌ తౌ వక్షౌ వక్షౌ ఏనితరే అంతరేష్టౌ అష్టావుఖ్యాహ ఉఖ్యాహ సహ స ఆత్మా ఆత్మైషా ఏషా వై వై గాయత్రీ గాయత్రీ జ్యోతిపక్ష జ్యోతిపక్షాయ జ్యోతిపక్షే విజ్యోతి పక్ష ఏం ఏం వేద వేద జ్యోతిష జ్యోతిషా భాసా భాసా సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏది ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరిది ప్రజాపతి వా ఏష ద్వాదశధా ద్వాదశధా విహిత ద్వాదశేది ద్వాదశాధా విహితో యత్ విహిత ఇది విహిత యద్వాదశరాత్ర ద్వాదశరాత్రౌ ద్వాదశరాత్రైతి ద్వాదశరాత్ర యావతిరాత్రౌ అతిరాత్రౌ తౌ అతిరాత్రావిత్యతిరాత్రౌ తౌ పక్షౌ పక్షౌ ఏంతరే అంతరేష్టౌ అష్టావుఖ్యాహ ఉఖ్యా సహ స ఆత్మా ఆత్మా ప్రజాపతి ప్రజాపతిర్వావ ప్రజాపతిరి ప్రజాపతి వా వైష ఏషసన్ సాంసత్ సద్ధ హవై వై సత్రేణ సత్రేణ శృణోతి శృణోతి ప్రాణా ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా వై సత్ సత్ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవ శృణోతి శృణోతి సర్వాసాం సర్వాసాం వై వా ఏతే ప్రజానాహం ప్రజానాహం ప్రాణై ప్రజానామిది ప్రాజానాహం ప్రాణైరాసతే ప్రాణైరి ప్రాణై ఆసతే ఏ సత్రం సత్రమాసతే ఆసతే తస్మాత్ తస్మాత్ పృచ్చంది పృచ్చంది కిం కిమేతే ఏతే సత్రిణ సత్రిణ ఇది ప్రియ ప్రియ ప్రజానాహం ప్రజానాముత్థిర ప్రజానామిది ప్రాజానాహం ఉత్థితో భవతి ఉత్థిత ఇచ్చుదోస్థిర భవతి ఏం ఏం వేద వేదేతి వేద న వై వా ఏషో వైశ్వానర అన్యతో వైశ్వానర సువర్గాయ అన్యతో వైశ్వానర ఇత్యన్యత వైశ్వానర స్వర్గాయ లోకాయ స్వర్గాయేతి సువహాగాయ లోకాయ ప్రాభవత్ అభవదూర్ధ్వ ఊర్ధ్వ హవై వా ఏష ఆతత ఆతత ఆసీత్ ఆతతరిత్యాతత ఆసీత్తే దేవా ఏదం ఏదం వైశ్వానరం వైశ్వానరం వరి పర్యౌహన్ ఓహన్ సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేది సువహాగస్ లోకస్ ప్రభోవత్యై ప్రభోవత్యా రవ ప్రభోవత్యా ఇది ప్రభోత్యై ప్రభో వై వా ఏతేన ఏతేన ప్రజాపతి ప్రజాపతిమయాజయన్ ప్రజాపతిమిది ప్రజాపతి రాజయందేషు ఏష్వార్ధ్నోద్ ఆర్ధ్నోదధి అధిత తదర్ధ్నోతి రుధ్నోతి హవై వా ఋత్విక్షు విద్విక్షుయ ఏం ఏం విద్వాన్ విద్వాన్ ద్వాదశాహేన ద్వాదశాహేన యజతే ద్వాదశాహేనేతి ద్వాదశాహేన యజతే ఏస్మిన్ తస్మిన్నైచ్ఛంత ఐచ్ఛంత సహ సరసం రసమ అహ వసంతాయ వసంతాయ ప్రాయచ్చత్ అయచ్చద్యవం ఇవం గ్రీష్మాయ గ్రీష్మాయౌషధీ ఔషధీర్వరుషాభ్య వరుషాభ్యో వ్రీహీన్ వ్రీహీన్ శరదే శరదే మాషతిలౌ మాషతిలౌ హేమంతశిశిరాభ్యాం మాషతిలావితి మాషాతిలౌ హేమంతశిశిరాభ్యాం తేన హేమంతశిశిరాభ్యామితి హేమంతశిశిరాభ్యాం ఏనేంద్రం ఇంద్రం ప్రజాపతి ప్రజాపతిరయాజయత్ ప్రజాపతిరి ప్రజాపతి అయాజయత్ తతో వై వా ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్రోభవత్ అభవద్స్మాత్ తస్మాదాహు ఆహురానుజావరస్య ఆనుజావరస్య యజ్ఞ ఆనుజావరస్యేత్యానుజావరస్ యజ్ఞ సహి ఏతేన ఏతేనాగ్రే అగ్రేరజత అరిజతైష ఏష అవై వై కుణపం కుణపమతి అత్యయ యత్రే సత్రే ప్రతిగృహాతి ప్రతిగృహాతి పురుషగుణపం ప్రతిగృహాతి ప్రతిగృహాతి పురుషగుణపమశ్వగుణపం పురుషగుణపమితి పురుషగుణపం అశ్వగుణపం గౌ అశ్వగుణపమిశ్వగుణపం గౌర్వై వా అన్నం అన్నయ్యేన పాత్రేణ పాత్రేణాన్నం అన్నం బిభ్రతి బిభ్రతి యత్ అన్న నిర్ణే నిజతి నిర్ణే నిజతి కృత నిర్ణే నిజతీతిహీనే నిజతి రతోధి అధిమలం మలం జాయతే జాయత ఏక ఏకలేవ ఏవేత యజేతైక ఏకోహి హి ప్రజాపతి ప్రజాపతిరాధ్నోత్ ప్రజాపతిరి ప్రజాపతి ఆధ్నోన్ ద్వాదశ ద్వాదశరాత్రీ రాత్రేర్దీక్షిత దీక్షిత సత్ సద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ప్రజాపతి సంవత్సర సంవత్సర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతిర్వావ ప్రజాపతిరి ప్రజాపతి వావైష ఏష అతు యి వై జాయతే జాయతే యస్తపస తపసోభి అధిజాయతే జాయతే చతుర్ధా చతుర్ధా వై చతుర్ధేతి చతుర్ధా వాతస్తిస్రస్తిస్రస్తిస్రో రాత్రయ తిస్రస్తిస్రైతిస్రతిస్ర రాత్రయోయద్వాదశ ద్వాదశోపసద ఉపసదోయా ఉపసదైత్యుపాసద యా ప్రథమా ప్రథమా యజ్ఞం యజ్ఞం తాభిస్సం సంభరతి భరతియా యా ద్వితీయా ద్వితీయా యజ్ఞం యజ్ఞం తాభిరా ఆరభతే అభతేజా యా తృతీయా తృతీయాస్పాత్రాణి పాత్రాణి తాభిః తాభిర్ని నిర్ణే నిక్తే నిర్ణిక్తేయా యాశ్చతుర్థీ చతుర్థీరపి అపి తాభిః తాభిరాత్మానం ఆత్మానమంతరత అంతరత శృంధతే శృంధతేజ రోవై వా అస్య పశుం పశుమత్తి అత్తి మాగుంసం మాగుంసగుంస సోత్తి అత్తియ యొడాశం రోడాశం మస్తిష్కం మస్తిష్కగుంస సరివాపం పరివాపం పురీషం పరివాపమితి పరివాపం పురీషగుంస సజ్యం ఆజ్యం మజ్జానం మజ్జానగుంస సోమం సోమగ్రస్వేదం స్వేదగుంస సోపి అపి హవై వా అస్య శీర్షణ్యా శీర్షణ్యా నిష్పద నిష్పద ప్రతి నిష్పద ఇది నిహీపద ప్రతిగృహాది గృహాది యోద్వాదశాహే ద్వాదశాహే ప్రతిగృహాది ద్వాదశాహ ఇది ద్వాదశాహే ప్రతిగృహాది తస్మాత్ ప్రతిగృహాది ప్రతిగృహాది తస్మాద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేనేది ద్వాదశాహేన యాజ్యం యాజ్యం పాత్మనః ఆత్మనో వ్యావృత్తి వ్యావృత్యా ఇది ఆవృత్తి ఏకస్మై స్వాహ స్వాహాద్వాభ్యాం ద్వాభ్యాడు స్వాహ స్వాహ త్రిభ్య త్రిభ్య స్వాహ త్రిభ్యేది త్రేభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ చతుర్భ్యేది చతుర్భ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ పంచభ్యేది పంచాభ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ షడ్భ్యేది షడ్భ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ సప్తభ్యేది సప్తాభ్య స్వాహ అష్టాభ్య అష్టాభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య స్వాహ నవభ్యేతి నవాభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ దశభ్యేతి దశాభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఏకాదశభ్యైత్యేకాదశాభ్య స్వాహ ద్వాదశభ్య ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్యేతి ద్వాదశాభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్యేతి త్రయోదశాభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ చతుర్దశభ్యేతి చతుర్దశాభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ పంచదశభ్యేతి పంచదశాభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ షోడశభ్యేతి షోడశాభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ సప్తదశభ్యై సప్తదశాభ్య స్వాహ అష్టాదశభ్య అష్టాదశభ్య స్వాహ అష్టాదశభ్యైత్యష్టాదశాభ్య స్వాహైకాత్ ఏకాన్న వివింశత్యై వివింశత్యై స్వాహ స్వాహ నవ వివింశత్యై నవ వివింశత్యై స్వాహ నవ వివింశత్యా వివింశత్యై స్వాహైకాత్ ఏకాన్న చత్వారి వింశతే చత్వారి వింశతే స్వాహ స్వాహ నవ చత్వారి వింశతే నవ చత్వారి వింశతే స్వాహ నవ చత్వారి వింశతే నవ చత్వారి వింశతే స్వాహైకాత్ ఏకాన్న షష్ట్యై షష్ట్యై స్వాహ స్వాహ నవషష్ట్యై నవషష్ట్యై స్వాహ నవషష్ట్యా నవషష్ట్యై స్వాహైకాత్ ఏకాన్న నాశీత్యై అశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యై నవాశీత్యై స్వాహ నవాశీత్యా నవ అశీత్యై స్వాహైకాత్ ఏకాన్న శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాం శతాభ్యాగ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే విస్వాహ ఏకస్మై స్వాహ స్వాహ త్రిభ్య త్రిభ్య స్వాహ త్రిభ్యై త్రిభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ పంచభ్యై పంచాభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ సప్తభ్యై సప్తాభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ నవభ్యై నవాభ్య సాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఏకాదశభ్యేకాదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్యై త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ పంచదశభ్యై పంచదశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ సప్తదశభ్యై సప్తదశభ్య స్వాహైకాత్ ఏకాన్న వివింశత్యై వివింశత్యై స్వాహ స్వాహ నవ వివింశత్యై నవ వివింశత్యై స్వాహ నవ వివింశత్యా వివింశత్యై స్వాహైకాత్ ఏకాన్న చత్వారి వింశతే చత్వారి వింశతే స్వాహ స్వాహ నవ చత్వారి వింశతే నవ చత్వారి వింశతే స్వాహ నవ చత్వారి వింశతే నవ చత్వారి వింశతే స్వాహైకాత్ ఏకాన్న షష్ట్యై షష్ట్యై స్వాహ స్వాహ నవషష్ట్యై నవషష్ట్యై స్వాహ నవషష్ట్యా నవషష్ట్యై స్వాహైకాత్ ఏకాన్న నాశీత్యై అశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యై నవాశీత్యై స్వాహ నవాశీత్యా నవ అశీత్యై స్వాహైకాత్ ఏకాన్న శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే విస్వాహ ద్వాభ్యాగ స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ చతుర్భ్యై చతుర్భ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ షడ్భ్యై షడ్భ్య స్వాహ అష్టాభ్య అష్టాభ్య స్వాహ స్వాహ దశభ్య దశభ్య స్వాహ దశభ్యై దశభ్య స్వాహ ద్వాదశభ్య ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్యై ద్వాదశభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ చతుర్దశభ్యై చతుర్దశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ షోడశభ్యై షోడశభ్య స్వాహ అష్టాదశభ్య అష్టాదశభ్య స్వాహ అష్టాదశభ్యైత్యష్టాదశభ్య స్వాహ వివింశత్యై వివింశత్యై స్వాహ స్వాహ అష్టానవత్యై అష్టానవత్యై స్వాహ అష్టానవత్యాష్టానవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే విస్వాహ త్రిభ్య స్వాహ త్రిభ్యేది త్రేభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ పంచభ్యేది పంచాభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ సప్తభ్యేది సప్తాభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ నవభ్యేది నవాభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఏకాదశభ్యేకాదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్యై త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ పంచదశభ్యై పంచదశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ సప్తదశభ్యై సప్తదశభ్య స్వాహైకాత్ ఏకాన్న వివింశత్యై వివింశత్యై స్వాహ స్వాహ నవ వివింశత్యై నవ వివింశత్యై స్వాహ నవ వివింశత్యా నవ వివింశత్యై స్వాహైకాత్ ఏకాన్న చత్వారి వింశతే చత్వారి వింశతే స్వాహ స్వాహ నవ చత్వారి వింశతే నవ చత్వారి వింశతే స్వాహ నవ చత్వారి వింశతే నవ చత్వారి వింశతే స్వాహైకాత్ ఏకాన్న షష్ట్యై షష్ట్యై స్వాహ స్వాహ నవషష్ట్యై నవషష్ట్యై స్వాహ నవషష్ట్యా నవషష్ట్యై స్వాహైకాత్ ఏకాన్న నాశీత్యై అశీత్యై స్వాహ సాహ నవాశీత్యై నవాశీత్యై సాహ నవాశీత్యాగ్నవ అశీత్యై సాహైకాద్ రేఖాన్న శతాయ శతాయ స్వాహ సాహ శతాయ శతాయ స్వాహ సాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ చతుర్భ్య స్వాహ చతుర్భ్యేది చతుర్భ్య స్వాహ అష్టాభ్య అష్టాభ్య స్వాహ స్వాహ ద్వాదశభ్య ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్యేది ద్వాదశాభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ షోడశభ్యేది షోడశాభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ షణ్ణవత్యాది షణ్ణవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ పంచభ్య స్వాహ పంచభ్యేతి పంచాభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ దశభ్యేతి దశాభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ పంచదశభ్యేతి పంచదశాభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ పంచనవత్యై పంచనవత్యై స్వాహ పంచనవత్యాది పంచానవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ దశభ్య స్వాహ దశభ్యేతి దశాభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ త్రివింశతే త్రివింశతే స్వాహ స్వాహ చత్వారివింశతే చత్వారివింశతే స్వాహ స్వాహ పంచాశతే పంచాశతే స్వాహ స్వాహ షష్ట్యై షష్ట్యై స్వాహ స్వాహ సప్తత్యై సప్తత్యై స్వాహ స్వాహ అశీత్యై అశీత్యై స్వాహ స్వాహ నవత్యై నవత్యై స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ వింశత్యై స్వాహ స్వాహ చత్వారివింశతే చత్వారివింశతే స్వాహ స్వాహ షష్ట్యై షష్ట్యై స్వాహ స్వాహ అశీత్యై అశీత్యై స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ వింశాశతే స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాం శతాభ్యాగ స్వాహ స్వాహ త్రిభ్య త్రిభ్య శతేభ్య త్రిభ్యేది త్రేభ్య శతేభ్య స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య శతేభ్య చతుర్భ్యేది శతోభ్య శతేభ్య స్వాహ స్వాహ పంచభ్య పంచభ్య శతేభ్య పంచభ్యేది పంచాభ్య శతేభ్య స్వాహ స్వాహ షడ్భ్య షడ్భ్య శతేభ్య షడ్భ్యేది శతేభ్య శతేభ్య స్వాహ స్వాహ సప్తభ్య సప్తభ్య శతేభ్య సప్తభ్యేది సప్తాభ్య శతేభ్య స్వాహ స్వాహ అష్టాభ్య అష్టాభ్య శతేభ్య శతేభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య శతేభ్య నవభ్యేది నవాభ్య శతేభ్య స్వాహ స్వాహ సహస్రాయ సహస్రాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ శతాయ స్వాహ స్వాహ సహస్రాయ సహస్రాయ స్వాహ స్వాహాయుతాయ అయుతాయ స్వాహ స్వాహ నియుతాయ నియుతాయ స్వాహ నియుతాయేతి నియుతాయ స్వాహ ప్రయుతాయ ప్రయుతాయ స్వాహ ప్రయుతాయేతి ప్రాయుతాయ స్వాహ అర్బుదాయ అర్బుదాయ స్వాహ స్వాహాన్యర్బుదాయ న్యర్బుదాయ స్వాహ న్యర్బుదాయేతి నే అర్బుదాయ స్వాహ సముద్రాయ సముద్రాయ స్వాహ స్వాహ అధ్యాయ అధ్యాయ స్వాహ స్వాహాంద్రాయ అందాయ స్వాహ స్వాహ పరార్థాయ పరార్థాయ స్వాహ పరార్థాయేతి పరార్థాయ స్వాహోషసే ఉషసే స్వాహ స్వాహావ్యుష్ట్యై యుష్ట్యై స్వాహ యుష్ట్యాదివ్యుష్ట్యై స్వాహోదేశ్వరే ఉదేశ్వరే స్వాహ ఉదేశ్వరేతిరేశ్వరే స్వాహో అద్యతే ఉద్యతే స్వాహ ఉద్యతేతిరే స్వాహోదితాయ ఉదితాయ స్వాహ ఉదితాయేంద్రితాయ స్వాహ సువర్గాయ సువర్గాయ స్వాహ సువర్గాయేతి స్వాహాగాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ ఓ సప్తమకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.